ఉంగి సాక్షి నేల సాక్షి నిలువలచిన నా మనసే సాక్షి మనసులోన మనుగడలోన నాలో నీవే సగపాలు వేడుకలోను వేదనలోను పాలు తేనెగా ఉందాము నీ కౌగిలిలు కలదాచి జన్మ జన్మకు సతగా మసలే వరమే నన్ను ఉందని నీ కౌగిలిలు కలదాచి